మహమశ్రమం నహ్యశరం జనజరామరాజర్విశ్వస్మాదింద్రముత్తర నాగంగానిరారణశ్యర్భృడాగాపేర్వితేమ్యం హవి ప్రియం దేవేషు గచ్చతి విశ్వస్మాదింద్రముత్తర ఘటాకపాదిరేవృపుత్రుశ్నూషే గరద్దయింద్ర భుక్షణ ప్రియంకారాదిగరం హవిర్విశ్వస్మాదింద్రముత్తర ఉష్ణోహినే పంచదశ సాకంబరం ద్వింశతి ఉదాహమద్విదీవయదుభాగుక్షీ ప్రీణంతి మే విశ్వస్మాదింద్రముత్తర ఋఢవో నిగ్మలింగోందర్యోధేరోవే మంతస్త ఇంద్రసం హృదయందే సుమోజీ భావయర్విశ్వస్మాదింద్రముత్తర నేయస్రంబేంతరాధ్యాకృతేయస్రోమసంషేషోభిజృంభదే విశ్వస్మాదింద్రముత్తర నేయస్రోమసంషేషోభిజృంభదే ఆకమద్విశ్వస్మాదింద్రముత్తర అజమింద్రమిడాగా విపరస్వంతం హదం వీదతి అశిం సూరాన్నవం చరుమాదేధస్యానాతీతం విశ్వస్మాదింద్రముత్తర అజమేమి విచాకసద్విజిన్వందా సమార్యం ఇవాగత్తోరామజాకం విశ్వస్మాదింద్రముత్తర నన్నాజయక్రంద్రం జగదిష్విత్తామియోజనా నేదీయతో మృగాకమేస్తమేషి గృహాంగుభవిష్టస్మాదింద్రముత్తర పునరే మృగాకమేషు విశాకల్పయామహై ప్రణం సనోస్తమేషి వసా పునర్విశ్వస్మాదింద్రముత్తర యదుంజోడాకపే గృహమింద్రాజగందన అశ్వల్వో మృగకమగంజనయోపనో విశ్వస్మాదింద్రముత్తర పరిశుర్హనామ మానవీ సాకం సోగవింశతి భద్రం భరత్యోజ్య ఉదరమామాయద్విశ్వస్మాదింద్రముత్తర రక్షోహనం వాజినమాజీ ఘర్మి మిత్రం ప్రతిష్టముపాజామి శర్మ శిశానో అగ్నిక్రతో విశ్వమిద్ధర్శనోది వాదరిడ పాదరక్తం అజోదాంశ్రో అద్విషాయానుపస్పృశజాత వేదస్సమిద్ధ ఆదిక్వయామూరదేవాంద్రవస్వక్రవ్యాదో విత్తీధ్వాసన్ ఉభోహయాభిన్వపదేహిదంష్ట్రాహింద్రశ్రిశానో వాదం పరం ఉదాంతరిక్షే పరీయాహిరాజంజం భై సందేహ్యభియాదుధానా యజ్ఞేరుడో సన్నమానో అగ్నే వాచా సల్యా అసమేభిర్దిహాన తాభిర్విద్యహృదయేనాదుధానాన్ ప్రదీశో బాహోన్ ప్రతిభంఘేనా అగ్నేత్వజం యాదుధానస్య భిందిహింద్రాద నిర్హరదాహంత్వేనం ప్రపర్వాణి యాదవేదశ్రుణీ క్రవ్యాత్ర విష్ణుర్విజీనోదు వృత్రం చేత్రేదానీం పశ్యతి జాతవేదస్తిష్టం సమగ్న ఉత వాచరంతం యద్వాంతరిక్షే పసిపదం తమ్ తమస్తాభిజ్య సర్వాశిషాన ఉదాలబ్ధం శృణి జాతవేద ఆలేభానా వృత్తిభిర్జాతుదానాత్ అగ్నే పూర్వో నిజ హిశోచాన ఆమాదాక్షింగాస్తమదంతేనీ సహ ప్రబ్రూహియ తమస్సో అగ్నేయోజాతుధానోజితం కృణోతి తమాలభస్వమిధాయ విష్టమిచక్షుషేరంధయైనం దీక్షేనాగ్నే చక్షుషారక్షయజ్ఞం రాంచం వసుభ్య ప్రణయ ప్రచయత హింస్రం రక్షాంశిలోసూదానం మాత్వాదభంజాధానా విచక్ష రిషక్షారక్షరీపస్క్షుతీని ప్రతిశృణీహ్యగ్రాస్యాగ్నే వృష్టిహరదాశృణీమూలం దుధానస్ వృష్ట ప్రజాదుధాన ప్రతిగందజేత్మయోగ్నే అమృతే నహంతి తమర్జిరాజయన్ జాతవేద సమక్షణ గృణదేన వృంధి తదగ్నే దక్ష ప్రతిధేహి దేభే స పారుజం దేన పశ్యాదుధానం అసర్వజ్యోతిషాదైన సత్యం ధూర్వంద్రమజిరంజోష జలగ్నే అద్యమే సునాదపాదోయద్వాచస్పృష్టం జనయంతరేభా మనోర్మనసరవ్యాతయాధ్యకృతాన పరాశృణీతపాదాదుధానాన్ పరాగ్నేరక్షోహరసాశృణీ పరాజ్యూరదేవాణీ పరాశుతృపో అభిషోసూజాన పరాజ్యదేవాం శ్రేణంత ప్రత్యేణం సపథాయంత దృష్టా పాదాం సరవరిచ్చమర్మన్ విశ్వైక ప్రతీతి జాతుధానా పౌరుషేణ క్రమిడా సమంతేన పశునా జాతుధానా యో అజ్ఞాజాభరది క్షీరమగ్నేతేనాం శీర్ణానిహరసాభీరుశ్చ సంవత్సరీణం ప్రజా పుశ్రియాస్తమాదీజ్యాదుధానో మృదక్షమగ్నేయమస్తిత్సాత్తం ప్రత్యం చ మత్సిషా విద్యమన్మన్ విషంగవాం జాదుధానాత్యం తామదీతలే దురేవా పరీణాం దేవస్య విదాదాతు పరా భాగమూషాధీనాం జయంతాం సనాలగ్నే మృణదియాదుధానాన్నత్వా రక్షాం శివృతనాసు జిజ్ఞుః మనోదహ సహమూరాం కవ్యాధో మాతే హేత్యా ముక్షత దైవ్యాయాః తన్నా అగ్నే అధరాదుదక్కాత్వం పశ్చాదుతరక్షా పురస్తాత్ ప్రతిపేదే అజరాధస్తపిష్టాఘనం సంశోచతో దహంతు పశ్చాత్పురస్తాదరాదత్తాత్కవి కావ్యేన పరీపాహిరాజన్ సఖే సఖాయమజలోచిమ్నేమర్తామర్చస్వన్నా పరిపాగ్నే పురం భయం విత్రం సహస్య ధీమహి జగద్వన్నం దివే దివే హంతారం భంగురావత కృషేణ భంగురావత ప్రతిష్పరక్షసోదః అగ్నే దిగ్మేన జ్యోతిషాదౌరగ్రాభిర్వృష్టిభిః ప్రత్యగ్నే మిథునాదహయాదుధానా కిమీదినా అంతాదితామిజాగ్రహ్యదబ్ధం విప్రమన్మాభిః ప్రత్యగ్నేహరదాహరశృణీ విశ్వత ప్రతి జాతుధానస్య రక్షదోబలం విరోజ వీర్యం అవిష్టాంతమజలం సర్వినీతి విస్పృశ్యాహూతం దృష్టమగ్నౌ తస్య భర్మాణే భువనాయ దేవాధర్మానేకం స్వయాపప్రసంత ఏమ్నం భువనం తమతాపగూఢమా విశ్వానభవజ్జాతే అగ్నౌ పృథివీజ్యౌరదాపోరాణజన్నోషాధీ సఖ్యే అస్య దేవేభిర్వేషితో యజ్ఞేభిరగ్నిం స్తోషాన్యజరం బృహంతం యో భానునా పృథివీం జాముదే మామా తతాదరోదాసీ అంతరిక్షం యో హోదాసీత్ ప్రథమో దేవజష్టోయం సమాన్యన్నాద్యేనావృణానా త్వరాజగ్యాత్రమగ్నిరాజాతవేదాతవేదో భువనస్య మూర్ధన్ నతిష్టో అగ్నే సమలోచనేన సంతాహేమతిభిర్గేర్భిరుక్తైస్త యజ్ఞయో అభవో రోదసి ప్రాః మూర్ధా భువో భవతి నక్త భక్తిస్తత సూర్యో జాయతే ప్రాతరుద్యన్ మాయామూర్తిమోజత్తోర్నిశ్చరాది ప్రజానన్ ద్విషేణ్యోజో మాయినాథమిద్ధోరోజనదివియో నిర్విభావా తస్మిన్నగ్నౌ సూక్తపాకేన దేవాహరిర్విశ్వాజోహవస్తనూపా సూక్తపాకం ప్రథమాదిశక్తిమాదిద్ధవిరజనయంత దేవా సేషాభవస్తనూపాస్తం చౌర్వే సతం పృథివీతమాపా చందేవాజోజనయంతస్మిన్నాజోహవర్భువానాని విశ్వా సో అద్యుషా పృథివీంద్యాభుదేమాజూయమానో అతపన్మహి సో మే రహిజివిజేవా సో అగ్నిమజీషన్ క్షత్రీభీరోదిత్రామోగ్రన్వన్ేషాభువేషమోషధీ పదతి విశ్వరూపా యదే రమదధురుయజ్ఞిజాసోదివిదేవా సూర్యమాదిదేయం యదాచారిష్ణోమిథునామభూతామాదిత్రాపశ్యన్ భువనాది విశ్వాత్మాగ్నిం భువనాయ దేవా వై స్వానరం కేతుమన్నామగ్రన్ ఆయస్తానోనసో విభాతీరమో పూర్ణోదితమో అర్చిషాయన్ వైశ్వానరం కవయో యజ్ఞియా సోర్జం దేవాజనయన్న దుర్జం నక్షత్రం రత్రమీనశ్చాధ్యక్షం దిషం బృహంతం వైశ్వానరం విశ్వాదీజివాం సంమంత్రైరగ్నిం కవిమక్షామః దోమహిమ్నాపాది బభూగోర్వీకరావస్థాదుదేవ పరస్తాద్ దే శ్రుతి అనుమం విదేరాపహం దేవానాముదమ్యానాభ్యాదం విశ్వమే దత్సమే దిగదం తరా పితరం మాతరం చేహమీతి బిభృతరం సంశీర్భతో జాతం మనభా విమృష్టం సత్యం విశ్వాభుగారాదిత్రాయక్షం ధర నిర్భ్రాజమాన యత్రాపదే దేవరస్తయజ్ఞాస్కతరో నో వివేద ఆసే గురుత్సమాదం సఖాయో నక్షంతయజ్ఞం కయిదం విబోధత్ కత్యగ్నయ కది సూర్యా సక్కత్యుషా సక్కత్యశ్రీరామాః నోపస్మిజం వక్పితరో వదామి వక్కవయో విద్మనేకం జావన్మాత్రమునదోర ప్రతీకం సుపర్ణో గోపసతే మాతరిశ్వః ఆవద్దధాన్యుపయజ్ఞమాజన్ బ్రాహ్మణో దురవరో నిలీనం ఇంద్రం స్తవాకృత మంజస్య మన్నావీవ బాధే రోచనా విద్మో అంతాన్ ఆయ పప్రౌచర్షణీ ధృత్వరోభిప్రసంధుభ్యోర్విశాలో మాహిత్వాసోర్జపర్జులోపరాంశేంద్రోపవృద్ధాద్రచ్చేవ చక్రా అతిష్టంతమపశ్యా అన్నసర్గం కృష్ణాదమాంశ్యా జఘాన సమానమస్మా అనపామృతక్ష్మయా దివో అసమం బ్రహ్మణవ్యం ఇయ పృష్టే భజనీమాజయింద్రస్తికాజనసాయ భీషే ఇంద్రాజగిరో అనీషిత సర్గాపప్రేరాజం సకారస్య బుధ్నా యో అక్షేణేవ్యాసీర్విష్ణస్తంభృథివీభుత్యా ఆపాంతమన్యత్రభర్మాధునిశ్రిమీ వాంఛరుమాంగృహీ సోమో విశ్వాన్యదావనాగింద్రం ప్రతిమానాభు నయ్యావా పృథివీన సంతనాంతరిక్షం నాద్రాయ సోమో అక్షాయ మన్యురాధమీయమాన శృణాది వేలురుజతి స్థిరాని యథాద్రం సుధీర్వణే రోజపురో అదన్న సింధూన్ విభేద గిరిన్నమిన్న కుంభమాగాయింద్రో అగృణత స్వయుగ్భ తమ్ హత్యతే నయాయంధీరోధిర్న పర్వృజినాశ్రీనాది త్రయే మిత్రమయుజం నజనా వినంతి మిత్రం ప్రజే మిత్రం రాజవనం దురే వా ప్రసంగిర ప్రవరూనం వినంతి జ్ఞా అమిత్రేణు పథమింద్రగం రమృషం మృషాదమృషం శ్రీశీ ఇంద్రో జివ ఇంద్ర ఈశే పృథివ్యా ఇంద్రో అపామింద్రయిత్పర్వదానా ఇంద్రో వృషామింద్రయిన్ మేధీరాణామింద్రాక్షే మే యోగేహ్యయింద్రాక్షభ్యయింద్ర ప్రభృతో అభ్యస్తాంతరిక్షాత్ప్రదముద్రస్ ధాతే ప్రవాదస్య ప్రసాద ప్రజ్మో అంతాంద్రసంతభ్యో జరిచే ప్రక్షిభ్యా గుణగోళకేతురాజిన్వాదే వర్తతామింద్రహేతి అస్మే వరిధ్య జివాశ్రీజానస్తపిష్టే నహేషాద్రోఘమిత్రాన్వహవాదాన్యన్వోషధీరపర్వదా అన్వింద్రం రోదీవసానే అన్వాపో అజిహతరాజమానం ఇంద్రచేత్యాదఘయోరక్షత్రక్రభోయచ్చేన గావ పృథివ్యా ఆభృగ ముయాశయంతే శత్రుయంతో అభియేదస్తేమ్రాధంతవో గణాస ఇంద్ర అంధేనామిత్రా సమాసజంతాం సుజ్జ్వలిషో భక్తభస్తాం అభిష్యో గురు నిహిత్వా బ్రహ్మా నిమందం గణతామృషీనా ఇమాఘోషన్నపాసభూతి విరో విశ్వాయమింద్రభుంజీనా విద్యామసుమతీనా నవానా విద్యామవస్తోరవసాఘనంతో విశ్వామిత్ర ఉదస ఇంద్రనూనం సునం భూవేమ మఘవానమింద్రమస్మిన్భరే నృతమం వాజాసాతౌ శృణ్వంతముగ్రమూదయే సమత్సభ్రంతం వృత్రాణి సంజితం ధనానా సహస్రశీర్షా పురోష సహస్రాక్ష సహస్రపాద్ సభూమి విశ్వతో వృత్తిష్టదాంగులం పురోషయేదం సర్వం యద్భూతం యద్భవ్యం పురామృతత్వేషాజన్నేనాతిలోహతి చేతాపానస్య మహిమాతోజ్యాయాంశ పూరుష పాదోశ విశ్వా భూతాదిత్రిపాదశ్యామృతం దివి త్రిపాదోద్భవదైపురుష పాదో సేహత్పున తథో విష్ణం జామత్సాధనానసనే అధి తస్మాజాయత విరాజో అధిపూరుష సో అత్యరిచ్యత పశ్చాద్భూమిమతో పుర యత్పురుషేణ హమిషా దేవాజ్ఞమతం వత వసంతో అశ్చాసీదాజ్ఞేష్మయుద్ధరగ్ధవిజ్ఞం బలి ప్రోక్షం పురుషం జాతమగ్రత దేవాజంతసాధ్యాయస్తే తస్మాజ్ఞాస్తర్బుత సంభృతం బృహదాజ్యం పశూంతాక్రే వాజవ్యాహారణ్యాంగ్రామ్యాస్తే తస్మాజ్ఞాత్సర్వసామాజ్ఞిరే ఛందాం జగ్గిరే తస్మాజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంతేకేతో భయాద గావో భజగ్గిరే తస్మాజాజాజాపురుషం గజ దుఃఖదిగల్పయన్ ముఖమ్యమస్యకౌ బాహూ గావూరుపాదా ఉచ్యతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరోదరస్య యద్వైష్య పద్భ్యాం శూద్రో అజాయత చంద్రమామనసో జాతస్తక్షో సూర్యో అజాయత ముఖాలింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యాసీరంతరిక్షం శీర్ష్మాద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్తథాలోకాంగకల్పయన్ సప్తస్యాన్వరిహరే సప్త సవిధ కృతాః దేవాయజ్ఞంతం బాణాభద్రం పురుణం పదం యజ్ఞేన యజ్ఞమాయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానశ్చంతయత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః సంజాయమధ్యర్జతమానయుజ్యతేజమేతమూనాయుధయం నిలస్పతే విశ్వస్య హోతాహవిభోవరేణ్యాభిర్విభావా సృఢకాశీయతే సదర్శరశ్రీరీర్గృహే గృహే వనే వనే దిశ్రియేతక్వీరివ జనం జనం జన్యో నాతి మన్యతే విషాక్షేది విశ్వో విషం సుదక్షోరక్రైః క్రతోరాజిక్రతురగ్రే కవిః కావ్యే నాది విశ్వవిత్ త్వసర్వతోణాం క్షయసి త్వమేకయుజ్యావా జనాని పృథివీషముష్యతః ేతభజోని వృత్తిశమిస్మదే ఘతమంతమాదాతః ఆదేదిమిత్రపుషదా వివేతయో దేవసూర్యస్యేవరస్మజాః తపశ్రియో వర్షస్యేవ విద్యుదశ్చిత్రాస్తిమిత్రపుషదాన్నకేతవాః చతుర్షధీరవిదృష్టోమనాని కవలి స్వయం జీభృగే అన్నమాస్యే తమోషధీర్రే గర్భ మృత్యుజం తమాపో అగ్నిం జనయం తమాతరాః తమిశ్రమానం వనినశ్చ వీరుధోంతర్వతీశ్చ సుపతే చ విశ్వః వాతోపధూతయిభితోపసాంగనో దృషుయదన్నామే వీషద్విదిష్టతే ఆదేయతం దేవ్యోయృథ్రద్ధాం జగ్నే అజరాషక్షర మేధాకారం విరథస్ ప్రదానమగ్నిం భోతారం పరిభూతమంపతిం తమిరఘేషమానాని తమిన్మహేణ తేనాన్యన్వత్ స్వామిత్రృణతే యోహోదారమగ్నే విదధేషు మేధతాః యద్దే భయం దోదది ప్రజాంసితే హవిష్మం గోమనావో వృత్తవలిగిడః తపాగ్నే హోత్రం తవ పోత్రమృత్యుజం తవ నేత్రం త్వమగ్నిఘృతాయతః తవ ప్రధాస్త్రం త్వమధ్వరీయసి బ్రహ్మాదాసి గృహపతిశ్చ నోదమే యస్తుభ్యామగ్నే అమృతాయమచ్చ సమిధాదాసృతవా హరిష్కీతి తస్య హోతా భవతి యాసి దూత్యా అముపబ్రూహే జగస్య ధ్వరీయసి ఇమా అస్మై మతయో వాచో అస్మదాంగిరస్వచ్చుతయస్తమగ్మత సూయభోమత వేదాతమే వృద్ధాదు నిద్వర్ధ నోజాదు జాగరత్ ఇమాం రత్నాయ దుష్టుతిం నవీయసీం భోజేయామస్మాపుషతే శృణోతు నః భూయాంతరా హృద్యస్య నిస్పృశే గాదేవమత్యముషతి సుభాసాః యస్మిన్నస్మాదర్షభాస భుక్షణో భసమేధావదృష్టాసాహూతాః శీలాలపేమ వృష్టాయ వేధతే హృతామతిం జనయేతారు భద్రయే అభావ్యగ్నే హవిరాస్యే సుజీవ ఘృతం సంవీవ సోమాః వాజసనిం రజమస్మే సువీరం ప్రశస్తం ధేహి యశసం బృహంతం యజ్ఞస్య భోరథ్యం విష్పతిం విదాం భోతానమత్తోరతీతిం విభావాసుం సోదం తృష్టా సుభదీనేషు జద్భూరత్కృషా చేతుర్యగతోద్యామధారణ ముఖలే అగణ్వత ధర్మాణమగ్నిం విదధస్య సాధనం పాత్రన్నయ ప్రమృత పురోహితం తనూనపాదమృఢస్యాంసతే వరస్య నీతాభిపణేశ్చ మన్మహే భజాస్ ప్రభూతా సురత్తవే యదా ఘోరాసో అమృతత్వమాహతాదిజ్జనస్య దైవ్యస్య దర్కిరన్ ఋదస్సి ప్రసీదర్జౌరువ్యతో నమో భక్తీయతి ఇంద్రో మిత్రోవరోరస్వంతిభగస్వీతూతక్షీణాయంతిస్థిరోమీభరమాధందిరే పరిజ్ఞాపరయోరో బద్ధతరే విశ్వముఖ్యతే ారుద్రామృతో విశ్వగృష్టయో దివస్సేనాసో అసూరస్య నీలయా దేభిశ్చేవరుణో మిత్రో యమేంద్రో దేవేభిరర్వదేభిరర్వస ఇంద్రే భుజం దశమానాథ ఆసదసూరో నృషీకే మృగాణశ్చ పుంసే ఋషేంద్రశ్యార్హణా తదక్షిణేయుధం వజ్రం నృషదానేషు కాలవాహ సూరస్థితా హరితో అశ్వరేణ హరిం ధాతాగస్భజతే దవీయత భీమస్ విష్ణో జగరాజవిశ్వతో దివే దీవే సహోరిస్తన్నపాధిక సోమం వాచరుద్రాయ దిక్పాదే క్షయద్వీరాజనపాదాదిష్టన ఏభిశివస్వాంగే భయాభ్యర్థివస్వయమభి ప్రజా అభరంధమిశ్రమోహస్పతిర్వృఢ సోమాజామయ సర్వా ప్రథమో విహారయద్వాదక్షేర్భగవస్వంతిత్రివా పృథివీ భూరిరేతారూరంగోయమోదీ దేవస్పష్టాద్రవినోదారుభుక్షణోదీవరుతో విష్ణోరే ఉదశ్రయాభుర్భ్యా కవిరహి శృణోత బుద్ధ్యో ఓ కవీమణి సూజామాధా విచరం దాదివిక్షితాధ్యాతమీనృరీమోధరం ప్రణఃపూరాధరథం విశ్వదే వ్యోపాన్నపాదవతు పాదివిష్టలే ఆత్మానం వశ్యోవాదశ్రీనాశుభాజాభాశ్రుతం విజామానామధిక్షితం జేభిరస్వజాగతృణీమతి నాభిర్విశ్వాభిరీమర్మణమక్రోర్జువాణమాధాపతిం వైభదత్రనుషా పూర్వో అంగీరాగ్రావాణూర్ధ్వా అభిలక్షురధ్వరం ఏర్వ్యాజాభవద్విలక్షణ పాఠ సుమేకాంతీర్వణి మహిద్యాపృథివీ భూతముర్వీనాయీయీనరోదీతదంభిర్ణపాదం సఖ్యాదేభిర్ణ పాదం సౌషణి యజ్ఞేయజ్ఞేతమర్తో దేవాంతర్యతి సుమ్మైర్భేభ్యశ్రుతమావివాదాచ్చేనా విశ్వేరాజో దేవాశ్వేషో విశ్వేయజ్ఞాగారోణ పరిద్మా కృద్రోణాం సురో మరుణ పూషణో భగా ఉత నో నగ్నమాజత ధన్యా సజాయత్సాధ్యేషామహిర్బుద్ధ్యే బుద్ధ్యా ఉదనో దేవాశ్వినా బృహస్పతి ధామభిర్మిత్రావరుణావృషమా మహస్ రాజే సతే ధన్వే ఉదనోరుద్రాజన్మృతామశ్వినామిశ్వే దేవాసోరథస్పతిర్భగవర్వాజరుద్రణపరిజ్ఞామిశ్వేద రిభర్వే భక్షాభర్వీధరామదేహనీజూజుబాలస్ వాలినామ్యశ్వదామాజిర్ధగ్ఞానమానూఢీనో అక్రయో దేవతమిదస్సతస్తుటే మఘో నామోనయింద్రో వన్నే ధన్యే రాంజర్వణీనా చక్రం రశ్మిన్నయోయువే ఐరుద్యావాృతిమీఘాతం మహదస్మే వీరేణు విశ్వదర్ఘనిశ్రవాక్షం రాజస్వదాతే వృక్షం రాజోదుర్వణే ఏదం దందాంద్రాస్మయత్రం గోజిత్సందం సహదావన్న భిట్టాజేదాహ్యభిట్టాజే మేదరా మేదరాసో ఏదం మే సోమం పరానూర్యేర్జుద్యామానం వాృధంతృణా సంవరణం నాశ్యం దేవానవచ్చుమం వావత్తరేణాం రాజాయుక్తైరాం హిరణ్యయీ మేవధీతానవం శ్యామసేవీష్టాంతృశ్రీ మే ప్రవానే వేణే ప్రధామే వోజమసూరే భగవత్సు యే యుక్తాయ పంచా విశ్రాయేణీమ్రప్తతిం సప్త సజ్జోదీరిష్టపాజోదీరిష్టపాయవేదంత ప్రభయం వదామగ్రామభ్యో వాదం వదతావద్య జరద్రయ పర్వరాశ్వాకపాదవశ్వరంభోషం భరతేంద్రాయ సోమినాదంది సహస్రావదభిక్రంది హరీతేధిరాదభీ విష్ీగ్రావాణస్వృత స్వృత్య జాహోతుశ్చిత్పూర్వే విలజ్యమాసత ఏతేవదంత్యవీదన్ననామధన్యోఖయంతే అధీమత్వామీ వృక్షశామరుణస్వత్సస్తేభర్వాషభా ప్రేమరామిషో జగద్భాదంతిమేణ మందిరేంద్రం క్రోధం తోవిదన్ననామధు సమ్రద్ధ్యాధీరాశ్రుభిరణత్యుగురాఘోరయం పృథివీమో భక్తిభిః సువర్ణారాజమక్రలో భజ్యవ్యా ఖరే కృష్ణాయుషిరాత్యుడో ఉగ్రాజీవ ప్రవహం తమాయమస్సాకం యుక్తృడో బిభ్రాధురాసంతో జగ్రదానాశృంగోదోర్వతామివ దానిభ్యోదసక్షేభ్యోదయోగ్రేభ్యోదయోజనేభ్య దీరుభ్యో అర్చతాజరేభ్యోదసధురోదయుక్తావహ్య తే అర్చయోదయంద్రాజ ఆసవస్తేనా మాధానం పర్యే దిహర్యతం అభూసుకస్య సోమ్యశాంత సోమ్యోయూరం ప్రథమస్య భేజిరే తే సోమాదో హరీంద్రస్యంసేంసం సుమంతో అధ్యాసతే కవి ఏభిర్దుగ్ధం ప్రవివా సౌమ్యం మధ్వింద్రో వర్ధతే ప్రధతే విడాయతే విడాభో అంసర్ణగిలాధనేవంతస్థలమిత్సరాజీరాచారావస్థలయ్రావానో అజూషధ్వమధ్వరం విలాసో అద్రాజో శ్రవణాశ్రీజిదా అమృత్యవ అనాదురా అజదాస్తామావిష్ణవస్సు దేవసో అదృషిత అదృష్ణజ ధ్రువాదేవస్పితరో యుగే యుగే క్షేమకామాదస్సదోనయుంజతే అజుర్యాదో హరితాదో హరిద్రభాద్యామ్రవేణ పృథివీమాదుశ్రవో తదిద్వాదంజద్రాజో విమోచనే రామన్మంజస్పాజీవేదు భక్తిభిః అపంతో బీజమివధాన్యాగృహ ప్రణిజన్ దివ మందమీనం దివత్స సుతే అధ్వరే అధివాచమక్రదాీరమాతరంతాషోమృషో మనీరాం తామద్రాయమానా భద్రా వాతయమనా హరి ఘోరేవ్రాణ వామహైమంత అనూదిరాజేతేమయస్కరన్ పరతరేతనాహన్ వాతభాహమ్రాక్రామిషముషతామగ్రేవ పురోరవపునరస్తంబరే హిరుపరావాతీవాహమస్మి ఘోడాస్వదారంభీ హరిరేత్రౌవిద్యుతర్ణో రాణమాయం తీలయం తధునాయ సవసుదీస్వసూరాయవజముషోయ దివ్యంతీ గృహాస్తేయస్కంది పానక్తం స్వదితా వై తదేన స్వమాన్న స్మదయో వై తదే నోదస్వమేవ్యీణాసి పురోరవో ను చైతమాజం రాజా మే వీరదన్వాసీర్ణి సున్నవాదే దక్షర్ణ గ్రంథిణీచరణ్యోణయోనస్వశ్రియేగావో నేనవో నమంత తమస్మిన్ ఆదలగ్నాద్ధన్ నద్యాసోత్రోరణాయవద్ధయం దశ్యేవామానుషోషే అవస్మవత్తరసం తేన భుజ్యస్తాహ్రదందృశోనాశ్వా అమృతాదమిశ్వేత్రోనిభిక్తృంభ్రదస్వాదోనక్రీడోదంతీర్యున్నయాపదం తీర విద్యోద్భరం తీ మేహ్యారామ్యాని జనమిష్టోర్వదీర్ఘమాయో అసాధన్వాదృఢేతస్మిన్నహన్నమాధృష్ణోత్రిభూపరాజాదూరపితరం జాతయిచ్చాకరమాశ్రోవర్తయద్విజానం కోసంపీమానసాపిదూరేషీరాజత్ ప్రతిప్రవాణి భర్తయ దే అశ్రూచక్రం నక్రం దాధ్యే శివాయీనపాయత్రే అస్మేక్యస్తం నిమోరమాపేవ అద్య ప్రపదేరణావృత్పరావతం పరమాంగు అధాతయీదరిపస్థేధైనమృతాసో అద్యు ప్రపత్తో మాత్రాసో అశీవాసముక్షణం నై శ్రేణాని సత్యాని సంది సారాఘ్రాణ్యేతరూపాచరం రాత్రి అంతరిక్ష ప్రాదో విమానీముపశిక్షాభ్యుర్వీం ప్రతిష్ట ఉపత్వరాజస్సు కృతస్థిష్టాన్నివత్వస్వృదయం లభ్యతే మేత్వా దేవాజిమాహురైలగతే మే తద్భవతి మృత్యుబంధు ప్రజాతే దేవాన్భమిరాయజాతి స్వర్గభూత్వమీ మాదరాసే హరింభియోనిమభియే నమస్కారం హిన్వంతో హరీ దివ్యాం యథా సదా ఆయం ప్రణంతి గరీభిర్ణదేన ఇంద్రాయ దూషం హరీవంతమచ్చర ోజ్రోహరీజాయతో హరిగామోహరిరాగభస్ోహ్నేశోసి ప్రోహరీ మాన్యదాయక ఇంద్రే నిరూపా హరీతామిక్షిరేమిధీధాజిహ్యోజ్రోహరీతో నరం దురదహిం హరీసి ప్రోజాయతసహస్రశోకా అభవద్ధరిం భర సంతామహర్యథాపస్తుత పూర్వేభిరింద్రహరికేతయ్రంహర్యసి తమ విశ్వముక్తమదాభిరాధో హర్షాదహర్యత్రిణం మందిహం సోమ్యం వదయింద్రం వదేవహతో హర్యత హరీ పురోణ్యస్మే సదనాని హర్యదయింద్రాయతో మాహరాజో దధన్విరే అసంగ్రామాజహరాజో దగంద్రిరే స్థిరాజ హింధన్వరాజో హరీ తురా అర్వద్భిర్జోహరీభిర్జో రవీజ దేదో అశ్వరామం హరీవంతమానసే హరిష్దారుర్హరీకేతాజతస్థూరస్మేజో హరిపావర్ధర అర్వద్భిర్జో హరీభిర్వాదినీ వసురది విశ్వాదురితాపాదీభద్ధరీ సురే భయస్ హరిణీ విరేతృత్రేవాజాజహరిణీర విధ్వర ప్రయత్రేతమే మర్మృగద్ధరీ పీత్వామదస్ హర్యత్యాంధరద ఉదత్మదత్మహర్యత్య పశ్యోరచోనవాజం హరివాజిక్రదత్ ృహద్వోదిరేహర్యరస్ోదీహర్యమానోమహిత్వాహర్యం హర్యం ధర్యతి మన్మనో ప్రియరాజరంగోరావిష్కృధిహరూర్యాయ ఆత్మాహర్యంతం ప్రజుదోదనాహంతో హరీ ప్రమింద ప్రతిభృత మధ్వోహర్యం యజ్ఞం సమాధేతోహోలిం పూర్వేణ హరివసుదానామ సమానం కేవలం తే మమధిలోమం మధుమంతమింద్రేణ స్వా ఓ